ఏయ్ శ్రీరామ్, శ్రీరామ శరణం మమ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం అరణ్యకాండ. రావణాసురుడు మారీచుని వద్దకు వచ్చి ఆ మారీచుడు, నీకు ఎవరో శత్రువు నీ మేలు కోరని వాడు ఎవడో చెప్పాడు రాములతో నీకు విరోధం ఎందుకు పొమ్మన్నాడు అంటే వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున బయలుదేరి వచ్చాడు కనుక సాత్వికమైనటువంటి బుద్ధి ప్రకోపించి సత్వగుణం మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడా, ఎందుకులే మళ్ళీ ఈ ఒక స్త్రీని అపహరించటము ఇదంతా మంచిది కాదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక తరువాత మరి కాలము ఒకే రకంగా ఉండదు కదా, జరగలసినటువంటిది జరగటానికై వస్తూ ఉన్నది. తతస్సూర్పణఖీ దృష్ట్వా సహస్రాణి చతుర్దశ హతాన్యేకేన రామేణ రక్షసాం భీమకర్మణాం. శూర్పణఖ చూసింది రాముడు ఒక్కడు అందరినీ కూడా నాశనం చేసేసాడు 14,000 మందిని అని చెప్పి, జగామ పరమోద్విగ్న లంకాం రావణపాలితాం. రావణపాలితాం లంకాం ఉద్విగ్న జగామ పరమోద్విగ్న, బాగా ఉద్విగ్నము భయము బాగా పెరిగిపోయింది. అత్యంత భీత లంకకు వెళ్ళిపోయింది. మరి లంక వారి రావణుడు వాళ్ళకి అందరికీ కూడా బలశాలి, అందరిలోనూ ఆదుకునేవాడు అని చెప్పి అన్న వెళ్ళింది. తనకి ఇలా అవమానము జరిగిందనే సంగతి చెప్పకుండానే చెబుతూ ఉన్నది. అక్కడికి పోయి ఆ రావణుడిని చూసి ఏం చెబుతూ ఉన్నది అంటే, అక్కడ ఒక ముందు రాముని పరాక్రమాన్ని చెప్పింది. రాముని పరాక్రమాన్ని చెప్పి మహాపరాక్రమవంతుడు రాముడు అని చెప్పింది. నువ్వందుకు పోయావే అక్కడికి అని అంటే, నేను ప్రియాం భార్యాం పరాజిచ్చా, అతని యొక్క భార్య సీతాదేవి ఉన్నది, ఇదిగో ఆవిడ మహాసౌందర్యవతి, ప్రపంచంలో ఎక్కడ కూడా అటువంటి అందాన్ని నేను చూడలేదు రావణ, నువ్వు చూస్తే కళ్ళుదిరిగి పడిపోయి చచ్చిపోతావు. ఆ అందము, అటువంటి అందం కలిగినటువంటి ఆమె నీకు భార్యగా ఉంటే, నీ దగ్గర ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది, అనిపించి నేను పోయాను అని అబద్ధాన్ని చెప్పింది. ఇంకా అనేక విధాలుగా దూషణలు, అన్నా చెల్లెళ్ళిద్దరూ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు ఒకరిని ఒకరు, ఎందుకు ఇలా చేశావు అని. అలా సీత సర్వానవద్యాంగీ భార్యార్థే రాక్షసేశ్వర, నీకోసమని నేను పోతే నన్ను తిడతావేమిరా అని చెప్పి అనేక విధాలుగా దూషించి, ఆ భార్య రాముని భార్యను నీకు భార్యగా చేయాలి అని చెప్పి నేను పోయాను అని చెప్పి చెబితే, సరే విని విని ఆ అందాన్ని విని విని మరలా ఏదో కలిగింది వాడికి. తతస్సూర్పణఖావాక్యం తచ్చ్రుత్వా రోమహర్షణం సచివాన్ అభ్యనుజ్ఞాయ కార్యం బుద్ధ్వా జగామసః. ఆలోచన చేశాడు, మరలా ఆలోచన చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, మారీచుని దగ్గరకు మరలా బయలుదేరి వచ్చాడు. వచ్చి ఈసారిక మారీచశ్రూయతాం తాత వచనం మమ భాషత. వినవయ్యా, నా మాటలు విను, ఆర్తోస్మి మమ చ ఆర్తస్య భవాన్ హి పరమాగతి. నువ్వే ఇప్పుడు నాకిక గతి, నువ్వే, నువ్వు తప్పిక గతి లేదు. అందుకే మళ్ళీ వచ్చా నీ దగ్గరికి. ఎందరో రాక్షసులు వెళ్ళిపోయారు అని అంటే జనస్థానం సామాన్యమైనటువంటిది కాదు, కానీ అక్కడ మనకి ఇక స్థానం లేకుండా పోతే ఇంకేమైపోతాం? అసలు ఇక మిగలమిక లంక మిగలదు, కనుక తొందరగా మేలుకోవటమే మంచిది. వాడెవడో మానవుడు వచ్చిపడ్డాడట, కనుక అతడిని ఏ విధంగానైనా సరే పరాభవం చేయాలి అని అంటే తచ్చురుత్వా విన్నాడు ఆ మాట రావణ. లోకం ఎటువంటిది అనుకున్నావయ్యా? సులభాహ పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పద్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. చాలా నీతి వాక్యము మనం వాడుకుంటూ కూడా ఉంటాం. రాజన్ సతతం ప్రియవాదిన పురుషాహ సులభాహ, ఎదుటివాడికి ఇష్టం వచ్చినట్టుగా అంటే వాడి మనసుకు నచ్చే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారయ్యా. అప్రియస్య తు పద్యస్య, అది నీ ఆరోగ్యాన్ని కలిగించేది, మేలు కూర్చేది, అది ప్రియము కాకపోయినా సరే మేలు కలిగించేది చెప్పాలి. అలా చెప్పేటటువంటి వక్త దుర్లభ, చెప్పేవాడు దొరకడు. శ్రోత దుర్లభ, వినేవాడు అంతకంటే ఉండడు అన్నాడు. నిజానికి ఇది ఏ కాలానికైనా సరిపోయేటటువంటి మాట. ఇచ్చకాలు ఎన్నైనా చెబుతారు చెప్పేవాళ్ళు, కానీ మేలు కలిగించేటటువంటి మాటలు చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఎవడో నీకు చెప్పాడు అంటే కాదు, రాముడు నీకు తెలియదు, అతడు తండ్రి చేత పట్టణ ప్రజల చేత కూడా బహిష్కరింపబడ్డాడట. అటువంటి రాముడు కదా, మరి అట్లాంటి వాడిని మనమా ఏంటి? సపిత్ర చ పరిత్యక్త, తండ్రి చేత పరిత్యక్తుడై వచ్చాడు అటువంటి వాడు అని అంటే నపిత్ర నచపిత్ర పరిత్యక్తో తండ్రి ఏమి పంపించలేదయా. నా మర్యాద కథంచన నలుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పాంసనః. ఎవరు చెప్పాడు రావణ నీకు అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఇక్కడ చక్కని తెలుగు పద్యం. రాక్షసేశ్వర విను, రాముండు లుబ్ధుండు కాడు, దుశ్శీలుడు కాడు, అధర్మ మార్గనిష్ఠుడు కాడు, అమర్యాదుడగు వాడు కాడు, భూతద్రోహి కాడు, పితృనిరస్తుడు కాడు, దుర్మతిగాడు, తీక్ష్ణుడు కాడు, అవిద్వాంసుడు కాడు, కర్కశుడు కాడు, కులపాంసనుడు కాడు, కైకచే వంచితుడగు సత్యవాది జనకు నిరిగి తత్పితృకామార్థము ఎల్లసిరులు రాజ్యమును వాసి దండకారణ్యమునకు వచ్చే అమ్మహాత్ముని ప్రభావంబు తెలియక ఆగ్రహంబున అనృతంబులాడదగునే. తండ్రి మాట నిజం చేయటానికి వచ్చాడు అరణ్యానికి, అంతేకాని ఆ మహాత్ముడిని నింద పలుకకు. నీకు తెలియదు రాముడు అని అంటే, రాము విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడు ధర్మము విగ్రహము ఒక స్వరూపం ధరిస్తే ఎలా ఉంటుందో అదో అటువంటి వాడయ్యా రాముడంటే. ధర్మస్వరూపుడు రాముడు. లోకంలో ఈనాటికి చెప్పుకుంటూనే ఉన్నాం ఈ మాట, రాము విగ్రహవాన్ ధర్మ. ఈ మాట చెప్పినవాడు మారీచుడు. ఎంత అద్భుతమైనటువంటి మాట, అది ఒక నిరూపకం అయిపోయింది ప్రపంచంలో, మరొకరికి ఇలా రాలేదు. కృష్ణం ధర్మం సనాతనం అన్నారు, ఇంకా సనాతన ధర్మము కృష్ణుడు అన్నారు. ఇంకా ఇతరులను ఎవరు మనం ఏం చెప్పినట్టు విన్నట్టు ఏం కనపడదు. అసలు విగ్రహవాన్ ధర్మ, రాముడు విగ్రహమును ధరించిన ధర్మము రాముడు అంటే. ధర్మం అంటే అసలు గుణము, గుణానికి రూపం ఉండదు, అది కనపడేది కాదు. ఇప్పుడు సత్యము అంటున్నాం, సత్యానికి ఏమిటి రూపం, అసత్యానికి ఏమిటి రూపం, లోభానికి ఏమిటి రూపం, ఏమున్నది, ఏం కనపడుతుంది? గుణాలు, ఉప్పు గుణము తీపి, గుణము పులుపు, గుణము బయటకు కనపడతాయి అవన్నీ రుచులు, గుణాలు. అలాగే ఒక విగ్రహాన్ని ధరిస్తే ఇక్కడ కొంతమందిని చెప్పుకుంటే ఇంకా చక్కగా తెలుస్తూ ఉంటుంది మనకు. ఇప్పుడు ఒక సత్యము విగ్రహం ధరిస్తే హరిశ్చంద్రుడు అలా ఉంటుంది. ఒక క్రోధము కోపం విగ్రహాన్ని ధరిస్తే హిరణ్యకశిపుడులాగా ఉంటుంది. మరి కోపం కొడుకునే కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నం చేసిన వాడు. కామము అది ఒక రూపాన్ని ధరిస్తే రావణాసురుడు. మరి కామమే కదా నిలువెల్లా కామమే రావణుడికి. అలాగే లోభము అది ఒక రూపాన్ని ధరిస్తే దుర్యోధనుడు. సూది మనమోపినంతీనని సర్వము నాశనమైపోయాడు. ఇలా గుణములు రూపాలను ధరిస్తే ఎలా ఉంటాయో అలా ధర్మము అనేది రూపం ధరిస్తే రాముడు. అలా విగ్రహము ఒక రూపాన్ని ధరించిన ధర్మము రాముడంటే సాధు, చాలా మంచివాడు రాముడు. సాధు స్వభావి, సత్యపరాక్రమ, ఎదురు తిరిగాడు అని అంటే ఎవడు ఆపలేడు ఆ రాముడిని. ఆయన ధర్మం మీద ధ్వజమెత్తాడు అని అంటే ఎవడు ఏమి చేయలేడయ్యా. కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభాం ఇవ వివస్వత. ఎలా తేవాలనుకుంటూ ఉన్నావు ఆ రాముని, రక్షణలో ఉన్నటువంటి సీతమ్మని నువ్వు ఎలా తెస్తావయ్యా. సూర్యుడి నుంచి తేజస్సుని తెద్దామన్నట్టుగా ఎలా తేగలవు ఆ వెలుగుని, తేగలవా నువ్వు. అలా ఉన్నది నువ్వు చెప్పేటటువంటిది. శరార్చి శమనాధృష్యం చాపఖడ్గధ ధనం రణే రామాగ్నిం సహసాదీప్తం న ప్రవేష్టుం త్వమర్హసి. భయంకరమైనటువంటి శరచాపములు ధరించిన అగ్నిహోత్రుడు రాముడు, మిడతలాగా అయిపోతావు, నాశనమైపోతావు సుమా నీవు. ఆయన ముందే అంటే బాలో ద్వాదశ వరుషోయం అకృతాస్త్రశ్చ రాఘవ, బాలుడుగా ఉన్నాడు, ద్వాదశ వర్షములు 12 ఏళ్ళే రాముడికి. ఎప్పుడు విశ్వామిత్రుని వెంట వచ్చినప్పుడు అప్పుడు దశరథుడు కూడా అన్నాడు, ఊన షోడశ వర్షం అంటాడు, 16 ఏళ్ళకి తక్కువ అంటాడు. అక్కడ ఊన అనేది పాతిక అని చెప్పి 4వ వంతని 16లో 4వ వంతు తగ్గితే 12 అని చెప్పుకున్నాం. ఇక్కడ మారీచుడు అసలు ద్వాదశ వరుషోయం 12 ఏళ్ళే రాముడికి అని చెబుతున్నాడు. దీన్ని బట్టి అది ఆ ఊన అని తగ్గించుకుంటే సరిపోతుంది 12 ఏళ్ళు రాముడికి. కానీ ఆ వయస్సులోనే జులపాలు ఉన్నటువంటివి రాముడు, కాకపక్షధరుడు రాముడు విశ్వామిత్రుని యొక్క ఆశ్రమానికి వచ్చాడు. అజాత వ్యంజన శ్రీమాన్, ఇంకా మీసాలు మొలవల రాముడికి అప్పటికి. అప్పటికేం మొలుస్తాయండి మరి 12 ఏళ్ళేగా. పద్మపత్రధరే నిభేక్షణ, విశాలములైనటువంటి పద్మములు అటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, అందగాడు. ఏకవస్త్రధరో ధన్వీ, ఏకవస్త్రధరుడు అప్పటికి ఒకటే వస్త్రధారి అంటే వివాహం కాలేదు కనుక 2వ వస్త్రం లేదు అని. ధన్వీ ధనుస్సును ధరించి ఉన్నాడు. ఆ రూపమే రూపమయ్యా. శిఖీ శిగా ముడివేశాడు. కనకమాలయా శోభయన్, ఆ కనకమాల బంగారపు ఆభరణాలు ధరించి ఉన్నాడు. అక్కడ అరణ్యములను ప్రకాశింపచేస్తూ విశ్వామిత్రుని వెంట వచ్చాడు. అప్పుడు కొట్టాడు దెబ్బ నన్ను, ఆ దెబ్బకి సముద్రంలో పడ్డా నేను బ్రతుకు జీవుడు అంటూ. అంత బలం కలిగినటువంటి వాడు సుమారాముడు. శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వేన తేజస, తన యొక్క తేజస్సు చేత ప్రకాశింపచేస్తూ దండకారణ్యంలో వచ్చాడు. తర్వాత అప్రమేయం హితత్తేజో యశస జనకాత్మజ, అప్పటికి జనకాత్మజ సీతాదేవి వివాహం కాలేదు రాముడికి. ఇప్పుడు వివాహమైంది, సీతాదేవి ఉన్నదయ్యా. ఇక అంతకుముందు తేజస్సు కంటే ఇప్పుడు పెరిగిపోయింది అప్రమేయం. ఇంత అని కొల పెట్టడానికి వీల్లేదు సుమా. ఆ తేజస్సు ఆమె సీతమ్మ. సత్ నత్వం సమర్థ తాం హర్తుం రామచాపాశ్రయం వనే, అటువంటి సీతాదేవిని నువ్వు హరించలేవు సుమా, అది నీ వల్ల కాదు అని మళ్ళీ ఇంకా చెప్పాడు. మరొక్కసారి పోయా, తర్వాత కూడా నేను ఒకసారి వెళ్ళాను, కొంతమంది ఒక ఇద్దరు రాక్షసులతో, రాక్షసాభ్యాం అంటూ ఆ ద్విభచనం, ఇద్దరితో కలిసి మృగరూపాభ్యాం, మృగరూపాలు ధరించి వెళ్ళాం. వెళ్తే కొట్టాడు రాముడు దెబ్బ, ఆ ఇద్దరు చచ్చిపోయారు ఆ బాణానికి, ఒక్క బాణంతో ఇద్దరు చచ్చిపోయారు. మళ్ళీ పారిపోయా నేను, ఇంకా భయం కలిగింది అంతకు ముందున్నటువంటిదే కాక. ఇప్పుడు ఆ జగ్ము సహిత సర్వే త్రయసన్నత పర్వణ, ఆ బాణములు ఎటువంటివి అనుకున్నా మూడేసి మూడేసి కణుపులు ఉంటాయి ఆ బాణాలకి, వజ్ర సంకాశములైనటువంటివి బాణములు. ఆ దెబ్బకి పారిపోయి బ్రతుకు జీవుడా ప్రాప్య జీవితం కథం చిత్తు, అంటే బ్రతుకు జీవుడా అని పోయా. ఎక్కడికి పోయానో తెలియదు, నాకే తెలియదు. తర్వాత చెట్టు చెట్టు పుట్ట పుట్ట అంతా రాముడుగానే కనపడుతుంది నా ఎదురుగా. వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణ జినాంబరం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. ప్రతి చెట్టు, చెట్టును చూస్తే చెట్టుగా కనపడుతున్నా రాముడే, అలాగే చీరకృష్ణాజినాంబరుడు ఆ నారచీరలు ధరించి ధనుర్బాణములు ధరించి ఎదుట నిలబడినట్టుంటుంది నాకు. ఆ పాశహస్తంతో యముడు నిలబడినట్టుంటుందయ్యా. ఏమని చెప్పేది ఆ భయానికి? రామ సహస్రాణి భీత పశ్యామి రావణ, వేల మంది రాముళ్ళు కనపడుతూ ఉన్నారు భయంతో చూశాను అలా. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే, అరణ్యమంతా రాముడుగానే కనిపించింది నాకు. రామం ఉద్భ్రమామి, అలా భ్రమపడిపోయాను. రకారాదీని రామాని రామ తస్తస్య రావణ, రకారం ముందున్నటువంటి పేరు వినపడితే రాముడు అనిపించేటట్టుందట. రత్నానిచ రథాశ్చైవ త్రాసం సంజనయంతిమే, రత్నము అని ఎవడన్నా చెప్పబోయినా రా అనగానే రాముడు, రథము అని రా అనగానే రాముడు, నీ పేరు చెప్పినా అంతే. రావణ అనాలంటే రా ముందు వస్తుంది, ఉనికిపోతూ ఉన్నది నాకు. అటువంటి భయం పట్టుకుంది సుమా, అటువంటి వాడు రాముడు అని చెప్పాడు. ఇది మారీచ తత్వము చూడండి. మారీచుడు భయంతో, మారీచుడు రామరూపాన్ని చూశాడు, భయంతో కంసుడు కృష్ణరూపాన్ని చూశాడు. మనం భాగవతంలో విన్నాం కదా, ఏ శబ్దం వినపడినా ఆ కృష్ణుడని అనిపించేది ఆయనకి, ఏది కనపడినా అంతా కృష్ణమయమైపోయింది కంసుడికి భయంతో, మారీచుడికి రామమయమైపోయింది భయంతో అయిపోయింది ఇలా. కనుక యుద్ధం అనేది అసాధ్యము, చేయలేము అని చెప్పాడు. అంటే చూడు, నీ చేత ధర్మపన్నాలు వినడానికి రాలేదయ్యా నేను. ఈసారి నిర్ణయించుకుని వచ్చా వెళ్ళడం, అపహరించుకొని రావడం. నువ్వు సహాయంగా వస్తావా లేక నా చేతిలో చస్తావా అన్నాడు రావణుడు. ఇంకేం చేస్తాడు మరి? నీ చేతిలో చచ్చే కంటే రాముని చేతిలో చనిపోతే పరమపదమైనా లభ్యమవుతూ ఉంది అని, పరమపదం అంటే గొప్ప స్థానము, పరమపదమైనా లభ్యమవుతూ ఉన్నది అని చెప్పి అనుకొని నీ చేత సావటం ఏంటి? చెయ్యి, ఇంత బతుకు బతికి రామ్ పోతే రాముని చేతిలోనే పోతాను అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని బయలుదేరాడు. అలా ఇద్దరు కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. రేపు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.